ఉష్ణము ఉష్ణోగ్రత 19వ భాగం. అసలు ద్రవాలలో కూడా అణ్వంతర బలాలు అణువులని ఒకదానితో ఒకటి కట్టిపడేసేటంత అధికంగా ఉండవు. అందుకే ద్రవాలలో అణువులు ఒకదాని మీద ఒకటి జారతాయి. అందుకే ద్రవాలు ప్రవహిస్తాయి. ఉష్ణోగ్రతని ఇంకా తగ్గిస్తే అణువులకి కదలటానికి ఆ కాస్త స్వేచ్ఛ కూడా ఉండదు. అణ్వంతర బలాలు బాగా ప్రబలి అణువులు ఒకే చోట స్థిరంగా నిలిచిపోతాయి. ఉన్న చోటే ఉండి కంపిస్తూ ఉంటాయి. పదార్థం ఆ దశలో ఉన్నప్పుడే దానిని ఘనపదార్థం అంటాము. మరలా ఉష్ణోగ్రతని పెంచితే ఒక దశలో అణువులు కదలటం మొదలు పెడతాయి. అప్పుడు ఘనపదార్థం ద్రవీభవించింది అంటాము. ఉదాహరణకి హైడ్రోజన్ వాయువులో అణ్వంతర బలాలు ఎంత బలహీనంగా ఉంటాయంటే 14 డిగ్రీ కే వద్దనే ఘన హైడ్రోజన్ ద్రవీభవిస్తుంది. ఉష్ణోగ్రత మరికాస్త పెరిగితే 20 డిగ్రీ కే వద్ద ద్రవ హైడ్రోజన్ వాయువుగా మారుతుంది. ఈ విషయంలో హీలియం వైనం ఇంకా మిన్నగా ఉంటుంది. హీలియం వాయువులో కేవలం హీలియం పరమాణువులే ఉంటాయి. వాటి మధ్య పరమాణ్వంతర బలాలు ఎంత బలహీనంగా ఉంటాయంటే నిరపేక్ష సున్నా ఉష్ణోగ్రత వద్ద ఉండే కనీస గతిశక్తికి కూడా హీలియం ఘనీభవించక ద్రవరూపంలో ఉండిపోతుంది. ఘన హీలియం అసలు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఎంత అధిక పీడనం వద్దనైనా కూడా ఉండదు. ఒక వాతావరణ పీడనం వద్ద 4 డిగ్రీ కే వద్ద కూడా ద్రవ హీలియం మరిగి వాయువు అవుతుంది. ఇందుకు భిన్నంగా కొన్ని పదార్థాలలో అణ్వంతర బలాలు ఎంత అధికంగా ఉంటాయంటే సాధారణ ఉష్ణోగ్రతల వద్దనే కాక ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఘనరూపంలో ఉంటాయి. ఉదాహరణకి లోహపు టంగ్స్టన్ 3370 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దనే కరుగుతుంది. ఉష్ణోగ్రత 5900 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరితే కానీ మరగదు. తర్వాత అంశం విశిష్టోష్ణం. ఇంతవరకు ఉష్ణం గురించి ఉష్ణోగ్రత గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఉష్ణ ఉష్ణోగ్రత అన్న భావనలో ఎంత పోలిక కనిపిస్తున్నా రెండూ ఒకటి కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక పాత్రలో నీటి ఉష్ణోగ్రత మరో పాత్రలో నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనంత మాత్రాన అందులో ఉష్ణం కూడా ఎక్కువని లెక్క ఏమీ లేదు. అదేమిటో చూద్దాం. ఒక చిన్న గ్లాసులో నీరు 90 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద, ఒక పెద్ద తొట్టెలో నీరు 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్నాయనుకుందాం. తొట్టెలో నీటి ఉష్ణోగ్రత తక్కువైనా అందులో ఉష్ణం ఎక్కువ. రెండిటిది మూత తెరిచి గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనిస్తే కప్పులో నీరు ఇట్టే చల్లారిపోతుంది. ఆ సమయంలో తొట్టెలో నీరు పెద్దగా చల్లారకపోవచ్చు. కప్పు నీటిలో ఉండే ఉష్ణోగ్రత మోతాదు తక్కువ కనుక అది ఆ వేడిని వేగంగా కోల్పోతుంది. ఉష్ణం అంటే ఒక వ్యవస్థలో ఉండే అణువుల అంతఃశక్తి యొక్క మొత్తం ఉష్ణోగ్రత. అంటే ఆ వ్యవస్థలో అణువుల యొక్క సగటు గతిశక్తి యొక్క మారు రూపం. మరో విధంగా చెప్పాలంటే ఉష్ణం అనేది వ్యవస్థలో అణువుల సమిష్టి లేదా మొత్తానికి సంబంధించినది. ఉష్ణోగ్రత అణువుల సగటు లక్షణం.